జయ జాతన్న వాతన్న జయ జాతన్న లోకప్రీతన్న స్తుతి సిఖ్యాతన్న లోకప్రీతన్న స్తుతి సిఖ్యాతన్న వాతన్న జయ జాతన్న లోకప్రీతన్న స్తుతి సిఖ్యాతన్న ముఖ్య ప్రాణన్న శౌర్యన్న నిత్య అసమ సుందరమతి ధార్యన్న విషవ నుంగిద మహాశౌర్యన్న నిత్య అసమ సుందరమతి ధార్యన్న నిశాచర కుల దోష సూర్యన్న ఆరాధిసువ భక్తర సుకార్యన్న నిశాచర కుల దోష సూర్యన్న ఆరాధిసువ భక్తర సుకార్యన్న ముఖ్య ప్రాణన్న ముఖ్య ప్రాణన్న వాతన్న జయ జాతన్న లోకప్రీతన్న స్తుతి సిఖ్యాతన్న ముఖ్య ప్రాణన్న లోకప్రీతన్న స్తుతి సిఖ్యాతన్న ముఖ్య ప్రాణన్న ద్విజరాజకులగ్రణి భీమన్న మహద్విజకేతనంగ్రిగి ప్రేమన్న ద్విజరాజకులగ్రణి భీమన్న మహద్విజకేతనంగ్రిగి ప్రేమన్న ద్విజర పాలిసిదని సీమన్న కురు వ్రజవాసదెద సార్వభౌమన్న ద్విజర పాలిసిదని సీమన్న కురు వ్రజవ సదేద సార్వభౌమన్న ముఖ్య ప్రాణన్న ముఖ్య ప్రాణన్న వాతన్న జయ జాతన్న లోకప్రీతన్న స్తుతి సిఖ్యాతన్న ముఖ్య ప్రాణన్న కోలాహలన్న వేద ಸಿದ್ಧಾಂತ ಶುಭ ಗುಣಶೀಲನ್ನ ಅದ್ವೈತ ಮತ ಕೋಲಾಹಲನ್ನ ವೇದ ಸಿದ್ಧಾಂತ ಶುಭ ಗುಣಶೀಲನ್ನ ಸದ್ವೈಷ್ಣವರ ಪಾಲನ್ನ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ಗುಣಲೋಲನ್ನ ಸದ್ವೈಷ್ಣವರ ಪಾಲನ್ನ ಗುರು ಮಧ್ವ ಮುನಿ ಗುಣಲೋಲನ್ನ ಮುಖ್ಯ ಪ್ರಾಣನ್ನ ಗುಣಲೋಲನ್ನ ವಾತನ್ನ ಜಯ ಜಾತನ್ನ ಲೋಕಪ್ರೀತನ್ನ ಸ್ತುತಿಸಿ ಖ್ಯಾತನ್ನ ಮುಖ್ಯ ಪ್ರಾಣನ್ನ ಪ್ರಕಾಶನ್ನ ಚಾರು ಚರಿತ ನಿರ್ದೋಷನ್ನ ಲೋಕ ಮೂರರೊಳಗೆ ಪ್ರಕಾಶನ್ನ ಧೀರ ವಿಜಯ ವಿಠಲೇಶನ್ನ ಬಿಡದೆ ಆರಾಧಿಪ ಭಾರತೀಶನ್ನ ಧೀರ ವಿಜಯ ವಿಠಲೇಶನ್ನ ಬಿಡದೆ ಆರಾಧಿಪ ಭಾರತೀಶನ್ನ ವಿಜಯ ವಿಠಲೇಶನ ವಾತನ್ನ ಜಯ ಜಾತನ್ನ ವಾತನ್ನ ಜಯ ಜಾತನ್ನ ಲೋಕಪ್ರೀತನ್ನ ಸ್ತುತಿಸಿ ಖ್ಯಾತನ್ನ ಲೋಕಪ್ರೀತನ್ನ ಸ್ತುತಿಸಿ ಖ್ಯಾತನ್ನ ವಾತನ್ನ ಜಯ ಜಾತನ್ನ ಲೋಕಪ್ರೀತನ್ನ ಸ್ತುತಿಸಿ ಖ್ಯಾತನ್ನ ಮುಖ್ಯ ಪ್ರಾಣನ್ನಾ